యుధాజిత్తును సుదర్శనుని చంపదలచుట. యుధాజిత్తు తన ఇంటికి వెళ్ళుచు దారిలో భరద్వాజాశ్రమమున సుదర్శనుడు తలదాచుకొని పెరుగుచున్నాడని తెలిసి అక్కడకు వెళ్ళి మంత్రిని సుదర్శనుని చంపుటకు ఉపాయమడిగెను. అంతట మంత్రి మహర్షి రక్షణలోనున్న సుదర్శనుని చంపినచో ముని కోపించి నిన్ను భస్మము చేయగలడని పలుకగా యుధాజిత్తు మునికి నమస్కరించి సుదర్శనుని చంపకుండనే వెడలిపోయెను. సుదర్శనుడు కామరాజ బీజమును జపించుట. మనోరమ యుధాజిత్తు వెళ్లిన పిమ్మట స్వస్థ చిత్తురాలై తన కుమారుని పోషించుకొనుచు నాయాశ్రమమందుండెను. సుదర్శనుడు ముని బాలురతో నిర్భయముగా ఆటలాడుచుండెను. ఒకనాడు మంత్రి విదల్లుడచటకు వచ్చెను. ముని బాలురు సుదర్శనుని క్లీబూడని పిలిచి హేళన చేసిరి. అది విని సుదర్శనుడు క్లీం కారమును ఘాటిమాటికి ఉచ్చరింపనారంభించెను. ఆ కామరాజ బీజము నాతడు మనస్సులో జపము చేయసాగెను. 11వ ఏట భరద్వాజుడతనికి ఉపనయనము చేసి వేదము నేర్పెను. క్లీం మంత్ర ప్రభావముచే సకల విద్యా రహస్యములను గ్రహించి నదీతీరమున వివరించుచుండగా శ్రీదేవి దయతో ధనుస్సును బాణములను కవచమును అంబుల పాదులను వాని కనుగ్రహించినది. ఆ సమయమున కాశీరాజు కుమార్తె శశికళ సుదర్శనుని గూర్చి విని ఆతనినే భర్తగా చేసికొన నిశ్చయించెను. ఒకనాటి రాత్రి జగదంబ శశికళకు కలలో కనబడి నా భక్తుడైన సుదర్శను వివరింపుము. ఆతడు నీకు అన్ని కోరికలను తీర్చగలవాడు అని పలికి అంతర్ధానము చెందెను. ఒకనాడు శశికళ విహారమునకు వెళ్ళగా దారిలోనొక బ్రాహ్మణుడు కనిపించెను. ఆతనికి నమస్కరించి శశికళ ఎక్కడ నుండి మీరు వచ్చుచున్నారని ప్రశ్నింపగా భరద్వాజాశ్రమము నుండి వచ్చుచున్నానని అతడు బదులు పలుకగా అచట విశేషము ఏమని మరల శశికళ ఆతనిని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుడు రాజకుమారుడు సుదర్శనుడు సమస్త సద్గుణములు గల సుందరమూర్తి అక్కడ నున్నాడు, నీకాతడు భర్త కాదగిననవాడని చెప్పెను. శశికళ విరహ వర్ణనము. అంతట శశికళ ఇంటికి వచ్చి సుదర్శనునిపై మోహముతో బాధపడదొడగెను. తన చెలికత్తెకు మాత్రము బాధపడుటకు కారణము సుదర్శనునిపై అనురాగము మాత్రమే అని వివరించెను. మరియు తాను భరద్వాజాశ్రమముకు వెళ్ళి ఆతనిని చూడవలెనన్న తల్లిదండ్రుల చాటుపిల్లను గదాయని విచారించుచు తన తండ్రి స్వయంవరము నేర్పరచినచో నేనా సుదర్శనునే వరించెదను. అతడు రాజ్యము లేనివాడని వింటిని, అయినను నాకతడే ఇష్టుడు అని నిర్ణయించుకొనెను. చెలికత్తెలు శశికళకు శైత్యోపచారములు చేయుచుండిరి. ఇంతలో ఆమె తండ్రి సువాహువు తన కూతురు తనకు నచ్చిన వాణిని వరింపగోరుచున్నదని తెలిసికొని వెంటనే స్వయంవరము చాటించెను. స్వయంవరమునకు నచ్చు రాజకుమారులకు బసలేర్పరచబడెను. స్వయంవర సభామండపము వివిధాసనములతో అలంకరింపబడెను. అప్పుడు శశికళ చెలికత్తెతో, నీవు నా తల్లి వద్దకు వెళ్ళి రహస్యముగా నా మాటగా ధ్రువసంధి మహారాజు పుత్రుడగు సుదర్శనుని నేను వరించితినని చెప్పుము, నేనితరు వివరింపను. పూర్వము దేవి ఇతడే నీకు భర్త కాగలడని చెప్పినది అనగా చెలికత్తె వెళ్ళి శశికళ తల్లికి విషయమంతయూ తెలియజేసెను. తల్లిదండ్రులు సుదర్శనుడు రాజ్యము సైన్యము ధనము కూడా లేనివాడు కాన మరియొకని వివరించుమని చెప్పగా శశికళ అంగీకరింపలేదు. అంతటా ఆప్తుడగునొక బ్రాహ్మణుని పిలిచి శశికళ సుదర్శనుని వద్దకు నాతని పంపుచు నిట్లు చెప్పమనెను. ఓ దేవ సమానుడా, దేవి కలలో కనిపించి నిన్ను వివాహము చేసికొనుమని చెప్పినది. నేను నిన్నే కోరుచున్నాను. నీకిష్టపడనిచో నాకు మరణమే శరణము. జగదంబ మాటను సత్యము చేయు, బాధ్యత నీది అని ఆ బ్రాహ్మణుడు శశికళ మాటలను సుదర్శనునకు చెప్పి తిరిగి వచ్చెను. సుదర్శనుడు స్వయంవరమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. సుదర్శనుడు స్వయంవరమునకు వెళ్ళుట భరద్వాజ మహర్షి పరమాదరముతో శశికళను వివాహమాడుమని సుదర్శనుని ప్రోత్సహించెను. స్వయంవరమునకు ప్రయాణమైన కుమారుని చూచి మనోరమ వణకుచు కన్నీరు గార్చుచు, నాయనా, ఒక్కడవే నీవు రాజసమూహముతో నిండిన స్వయంవరమునకు ఏ సహాయము లేకుండా ఎట్లు వెళ్ళదవు? దేనినాశ్రయించి నీవిట్లు సాహసించుచుంటివి అని ప్రశ్నించెను. యుధాజిత్తు నిన్ను చంపుటకక్కడకు రాగలడు, కనుక నీవు వెళ్ళవద్దు. నేను నిన్నే నమ్ముకొనియున్నాను. నన్ను నిరాధరను చేయవలదని పలుకగా సుదర్శనుడు, ఓయమ్మా, నీవేల విచారించదవు? నేను ఆ జగజ్జనని ఆజ్ఞచే స్వయంవరమునకు వెళ్ళుచున్నాను. ఆ దేవి అనుగ్రహముచే నాకెట్టి భయమును లేదని బయలుదేరిన కుమారుని మనోరమ ఆశీర్వదించి పంపెను. స్వయంవరమునకు యుధాజిత్తు తన మనుమని వెంటబెట్టుకొని వచ్చెను. అనేక రాజకుమారులు స్వయంవర సభలో కూర్చుని యుండిరి. శిష్ఠులైన రాజులందరూ సుదర్శనునితో, యుధాజిత్తు నిన్ను చంపుటకు వచ్చియున్నాడు. నీకు సైన్యముగాని సహాయము చేయువారుగాని లేరు, కనుక తిరిగి వెళ్ళుమని పలికిరి. సుదర్శనుడు శ్రీదేవి ప్రేరేపించి నన్ను పంపినది. నాపై ఎవడైనా పగబూనినచో నా దేవియే వానిని దండింపగలదు. దైవమునే నమ్మియున్నానని సమాధానమిచ్చెను. స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు. సుదర్శనుని మాటలు విని రాజులు ఒకరి ముఖమొకరు చూచుకొనిరి. మరియు సుదర్శనునితో నెట్లనిరి, ఓ సాధూ, నీవు పలికినది నిజమే, అందు సందేహమేయూ లేదు. కాని ఉజ్జయిని రాజు నిన్ను చంపుటకెదురుచూచుచున్నాడు. మేము నీ మీద దయకొలది చెప్పుచున్నాము. నీకేది తగినది తోచినా దానిని మనస్సులో బాగుగా విచారించి చెయ్యుము అని పలికిరి. అప్పుడు సుదర్శనుడు, ఓ రాజులారా, మీరు నాపై ప్రేమతో పలికిన మాటలు సత్యములే. జగత్తంతయు దైవముపై ఆధారపడియున్నది. నాకు మరణము దైవము నిర్ణయించినచో ఎట్లైనను తప్పదు. దేవుడు కూడా కాలము రానిదే ఏ ప్రాణిని చంపలేడు. నేనెవ్వనికిని భయపడుటలేదు. భగవతి మధురనామ స్మరణము చేయుచున్నాను. యుధాజిత్తుపై నాకు వైరభావము లేదు. అతనికి నాపై వైరభావమున్నచో దాని ఫలమునడే అనుభవించగలడు అని పలికెను. సుదర్శనుని మాటలకు రాజులు సంతసించి వెడలిపోయిరి. సుదర్శనుడు తన వసతికి వెళ్ళెను. అంతనొక శుభ సమయమున రాజులనందరను స్వయంవర సభాభవనమునకు రావలసినదిగా సుబాహువు ఆహ్వానించెను. రాజులందరూ శుభాలంకారముల ధరించి శుభాసనములపై కూర్చుండిరి. అప్పుడు శశికళ తండ్రితో, నేను సుదర్శనునే వరించితిని.